ఓం ఏకతే నిర్వృతే నిర్వృతే భాగ నిర్వృతీని నిర్వృతే భాగస్థం సంజూషస్వ దిశస్వ స్వాహా స్వాహాగ్నేత్రేభ్య అగ్నేత్రేభ్యో దేవేభ్య అగ్నేత్రేభ్యైత్యగ్ని నేత్రేభ్య దేవేభ్య పురస్సద్భ్యోయమనేత్రేభ్య పురస్సద్భ్యైతి పురస్సతేభ్యః యమనేత్రేభ్యో దక్షిణసద్భ్యః యమనేత్రేభ్యైతి యమ నేత్రేభ్యః దక్షిణసద్భ్యో విశ్వదేవనేత్రేభ్యః దక్షిణసద్భ్యైతి దక్షిణసతేభ్యః విశ్వదేవనేత్రేభ్యః పశ్చాత్సద్భ్యః విశ్వదేవనేత్రేభ్యైతి విశ్వదేవ నేత్రేభ్యః పశ్చాత్సద్భ్యో మిత్రావరుణనేత్రేభ్యః పశ్చాత్సద్భ్యైతి పశ్చాత్సతేభ్యః మిత్రావరుణనేత్రేభ్యో వా మిత్రావరుణనేత్రేభ్యైతి మిత్రావరుణ నేత్రేభ్యః వామర్ణేత్రేభ్యః వరుణేత్రేభ్యో వా మరుణేత్రేభ్యైతి మరుద్నేత్రేభ్యః ఉత్తరసభ్యాః ఉత్తరసభ్యస్తోమానేత్రేభ్యః ఉత్తరసభ్యైత్యుత్తరసతేభ్యః సోమానేత్రేభ్యో దేవేభ్యః సోమానేత్రేభ్యైతి సోమ నేత్రేభ్యః దేవేభ్య ఉపరిషద్భ్యాః ఉపరిషద్భ్యోదువత్స్వద్భ్యః ఉపరిషద్భ్యైత్యోపరిషతేభ్యః దువత్స్వద్భ్యస్వాహా దువత్స్వద్భ్యైతి దువత్స్వతేభ్యః స్వాహా యే దేవాః దేవా అగ్నినేత్రాః అగ్నినేత్రాః పురస్సదాః అగ్నినేత్రాః ఇత్యగ్ని నేత్రాః పురస్సదో యమనేత్రాః పురస్సదైతి పురః సదాః యమనేత్రా దక్షిణసదాః యమనేత్రా ఇతి యమనేత్రాః దక్షిణసదో విశ్వదేవనేత్రాః దక్షిణసదైతి దక్షిణ సదాః విశ్వదేవనేత్రాః పశ్చాత్సదాః విశ్వదేవనేత్రా ఇతి విశ్వదేవ నేత్రాః పశ్చాత్సదో మిత్రావరుణనేత్రాః పశ్చాత్సదైతి పశ్చాత్ సదాః మిత్రావరుణనేత్రా వా మిత్రావరుణనేత్రా ఇతి మిత్రావరుణ నేత్రాః వా మరుణేత్రాః మరుణేత్రా వా మరుణేత్రా ఇతి మరుత్ నేత్రాః గోత్తరసదాః ఉత్తరసదస్తోమానేత్రాః ఉత్తరసదైత్యుత్తర సదాః సోమానేత్రా ఉపరిసదాః సోమానేత్రా ఇతి సోమ నేత్రాః ఉపరిషదో దువస్వంతః ఉపరిషదైత్యుపరి సదాః దువస్వంతస్తేభ్యః తేభ్య స్వాహా స్వాహేతి స్వాహా అగ్నే సహస్వ సహస్వృతానాః వృతానా అభిమాదీ అభిమాదీరప అభిమాదీరిత్యభి మాదీ అపాస్య దుష్టరత్పరం దుస్తరీ దుస్తరాః పరన్మరాదీ తరాదీర్వచ్చాః వచ్చోధాః యజ్ఞవాహసి యజ్ఞవాహసీతి యజ్ఞ వాహసి ఉపాగ్నేశోర్వీర్యేణ ఉపాగ్నేశోరిత్యుప ఆంశో వీర్యేణ జుహోమి జుహోమి హతం హతాం రక్షాః రక్షస్వాహా స్వాహా రక్షసాం రక్షసాం వా స్వావధాయ వధాయ వరధిష్మ అవధిష్మ రక్షాః రక్షోముష్య అముష్యత్వా స్వావధాయ వధాయాము అముమావధిష్మ అవధిష్మ దిశానః విషామోద్ధ్వా అధ్వాజ్యస్య వేతు రేతు స్వాహ స్వాహేతి స్వాహ అపో దేవా దేవా మధుమతీ మధుమతీరగర్భ్యం మధుమతీరి మధుమతీ అగర్భ్యన్నోర్జస్వతీ ఓర్జస్వతీ రాజస్వాహ రాజస్వసిదానా రాజస్వైతి రాజ స్వాహ చిదానామిత్రవరోనా మిత్రవరోనా అభి అభ్యసిచన్ అసింకన్యాభిరింద్రం ఇంద్రమనయన్ అనయన్నతి అత్యరాహాదీ అరాహాదీరిత్యరాహాదీ కృష్ణ ఊర్మి ఊర్మిరాశి అధిరాష్ట్రదా రాష్ట్రదా రాష్ట్రం రాష్ట్రదా ఇది రాష్ట్రదా రాష్ట్రం మే మే దేహి దేహి స్వాహా స్వాహా కృష్ణా కృష్ణ ఊర్మి ఊర్మిరాశి అధిరాష్ట్రదా రాష్ట్రదా రాష్ట్రం రాష్ట్రదా ఇది రాష్ట్రదా రాష్ట్రమయమై అముష్మై దేహి దేహి విషశయన విషసేనోత్తేతా విషసేన ఇది విషసేన అర్థేతమోజస్వతీ అర్థేత ఇత్యర్థితా ఓజస్వతీరాపాహ ఆప పరివాహిణీ పరివాహిణీరపాం పరివాహిణీ పరి వాహిణీ అపాం పతి పతీరపాం అపాం గర్భా గర్భ సూర్యవచ్చస సూర్యవచ్చస సూర్యప్రజ సూర్యవచ్చస ఇది సూర్యవచ్చస సూర్యప్రజోరక్షి సూర్యప్రజితి సూర్యప్రజ రజక్షితో వాచా రజక్షిత రజక్షితా పాచా మాందా మాందాశర్వరీ శర్వరీర్జనభృతా జనభృతో విశ్వభృతా జనభృత ఇది జనభృతా విశ్వభృతశ్రేష్టా విశ్వభృత ఇది విశ్వభృతా శ్రేష్టా ఆపా ఆప స్వారాగ్ని స్వారాగ్నిష్టా స్వరాగ్ని స్వరాగ్ని స్థరాష్ట్రదా రాష్ట్రదా రాష్ట్రం రాష్ట్రదా ఇది రాష్ట్రదా రాష్ట్రమముష్మై అముష్మై దత్త దత్త సమ్మధూమతీ మధూమతీర్మధూమతీ మధూమతీరి మధుమతీ మధూమతీ పృచ్యంతా మధూమతీరి మధుమతీ పృచ్యంతా మహి మహి క్షత్రం క్షత్రం క్షత్రియాయ క్షత్రియాయ వన్వానా వన్వానా అనాదృష్టా అనాదృష్టా సీదత సీదత సహ స్వరోజసా ఓజసామహి మహి క్షత్రం క్షత్రం క్షత్రియాయ క్షత్రియాయ దధతీ దధతీరి దధతీ సవితా ప్రసవానా ప్రసవానాగ్నేసువతా ప్రసవానామితి ప్రసవానా సువతామగ్ని అగ్నిర్గృహవతీనా గృహపతీనాగ్నే సోమా గృహపతీనామితి గృహపతీనా సోమో వనస్పతీనా వనస్పతీనా బృహస్పతి బృహస్పతిర్వాచే వాచ ఇంద్రా ఇంద్రోజ్యేష్యాయ జ్యేష్యాయ రుద్ర రుద్ర పశూనా పశూనా మిత్ర మిత్ర సత్యాయ సత్యాయ వరుణ వరుణో ధర్మపతీనా ధర్మపతీనామిమం ధర్మపతీనామితి ధర్మపతీనాం ఇమం దేవా దేవా అసపత్నం అసపత్నాం సువధ్వం సువధ్వం మహతే మహతే క్షత్రాయ క్షత్రాయ మహతే మహతే జ్యేష్ఠాయ జ్యేష్ఠాయేమం ఇమమమం అముమముష్య అముష్య పుత్రం పుత్రమముష్యా అముష్యా పుత్రం పుత్రమస్యై అస్యై విశే విష ఏషవాహ వక్కురవః కురవో రాజా రాజైషవాహ వక్పంచాలాః పంచాలా రాజా రాజా సోమాః సోమోస్మాకం అస్మాకం బ్రాహ్మణానాం బ్రాహ్మణానాగ్నేరాజా రాజేతి రాజా సోమస్య క్షిషీ క్షిషీరసి అస్యగ్నయే అగ్నయే స్వాహా స్వాహా సోమాయ సోమాయ సవిత్రే సవిత్రే సరస్వత్యై సరస్వత్యై భూష్ణే భూష్ణే బృహస్పతయే బృహస్పతయైంద్రాయ ఇంద్రాయాయ ఆంసాయ శ్లోకాయ శ్లోకాయ ఘోషాయ ఘోషాయ భగాయ భగాయార్యమ్నే అర్యమ్నే నీభృష్టం అనీభృష్టమసి అనీభృష్టమిత్యని భృష్టం మసి వాచ వాచో బంధూ బంధుస్తపోజా తపోజా సోమస్య తపోజా ఇది తప జా సోమస్య దాత్రం దాత్రమసి అసి స్వాహా స్వాహా రాజస్వాహ రాజస్వ ఇది రాజ స్వాహ సధమాదోద్యుమ్నీ సధమాద ఇది సధ మాదా జుమ్నిరాపాహ ఆపేతా ఏతా అనాదృష్టా అనాదృష్టా అవశ్యా అవశ్యో వసానా వసానా వసానా పశ్యా సుచక్రే చక్రే వరుణ వరుణ సధస్థం సధస్థమపా సధస్థమితి సధస్థం అపాగ్నేశిశు శిశం మాతృతమాసు మాతృతమాస్వంత మాతృతమాసి మాతృతమాసు అంతరిక్ష్యంత క్షత్రస్యోల్బం ఉల్బం జరాయు జరాయునాభీ మాభిర్యోనీ యోనిరింద్రస్య ఇంద్రస్య వార్త్రఘ్నం వార్త్రఘ్నమసి వార్త్రఘ్నమితి వార్త్రఘ్నం అసి త్వయా త్వయాయం అయం వృత్రం వృత్రం వధ్యాత్ వధ్యాన్ మిత్రస్య మిత్రస్యాసి అసి వరుణస్య వరుణస్యాసి అసి రుజా రుజా ద్రువా ద్రువా క్షుపా క్షుపా పాత పాతేనం ఏనం ప్రాంచం ప్రాంచం ప్రత్యంచం ప్రత్యంచం తిర్యంచం తిర్యంచం దిగ్భ్యః దిగ్భ్యః పాత దిగ్భ్యైతి దిగ్భ్యః పాతాభిః ఆవిర్మర్యాః మర్యా ఆవిత్తః ఆవిత్తో అగ్నిః ఆవిత్తయిత్రా వృత్తః అగ్న్యర్గృహపతిః గృహపతిరింద్రాః గృహపతిరితి గృహపతిః ఇంద్రో వృద్ధశ్రవాః వృద్ధశ్రవాః పూషా వృద్ధశ్రవాః ఇది వృద్ధశ్రవాః పూషా విశ్వవేదాః విశ్వవేదా ఆవిత్తౌ విశ్వవేదా ఇది విశ్వవేదాః ఆవిత్తౌ మిత్రావరుణౌ ఆవిత్తా ఇత్యా విత్తౌ మిత్రావరుణౌ ఘృతవ్రతౌ ఘృతవ్రత ఆవిత్తే ఘృతవ్రత ఇది ఘృతవ్రతౌ ఆవిత్తేవాచివి ఆవిత్తే ఇత్యా విత్తే ద్యావాపృథివీష్టసంభూ ద్యావాపృథివీ ద్యావాపృథివీ విశ్వసంభూ ఆవిత్తా విశ్వసంభూ ఇది విశ్వశంభూ ఆవిత్తాదీతి ఆవిత్తే విత్త అదీతిరుషం ఉరుషన్నేలు షన్మా అవేష్టాదండూప్రా అవే అష్టా ఇవ ఇష్టా దండూకా ప్రాజీ రాజీ ఆరోహ ఆరోహ లోహ గాయత్రీ గాయత్రీ వతూ అవతు రసంతరం రసంతరాం సామ రసంతరం తరం సామ త్రివృద్ త్రివృత్ స్తోమా త్రివృతి త్రివృద్ స్తోమో వసంత వసంత ఋతు ఋతద్బ్రహ్మ బ్రహ్మద్రవీణం ద్రవీణం దక్షిణా దక్షిణామారోహ ఆరోహ రోహత్రిష్టుస్తుతు అవతు బృహజ్ బృహత్ సామ సామ పంచదశ పంచదశ సోమా పంచదశీ పంచ దశ సోమో గ్రీష్మ గ్రీష్మ ఋతు ఋతుక్షత్రం క్షత్రం ద్రవీణం ద్రవీణం ప్రతీతీ ప్రతీతీమారోహ ఆరోహ లోహజగీ జగదీ ప్రావతు అవతు వైరూపం వైరూపాం సామ సామ సప్తదశ సప్తదశ స్తోమా సప్తదశి సప్తదశ స్తోమో వర్షా వర్షా ఋతు ఋతుర్విట్ విద్రవీణం ప్రవీణముదీతి ఉదీచీమారోహ ఆరోహ రోహానుష్టు అనుష్టువా అనుష్టువిత్యనుష్టువతు అవతు వైరాజం వైరాజాం సామ సామేకవీంసీంసోమాకవీంసేకవీంశ స్తోమ శరద్ శరదితు ఋతు ఫలం ఫలం ద్రవీణం ద్రవీణమూర్ధ్వా ఊర్ధ్వామారోహ ఆరోహ రోహపంక్తి పంక్తిస్వాతు అవతు శాక్పరదైవతే శాక్పరదైవతే సామానీ శాక్పరదైవతే ఇది శాక్పరదైవతే సామానీ త్రిణవత్రయస్త్రీంశౌ సామానీ ఇది సామానీ త్రిణవత్రయస్త్రీంశౌ స్తోమౌ త్రిణవత్రయస్త్రీంశ్రిణవత్రయస్త్రీంశౌ స్తోమౌ హేమంత శిశిరౌ హేమంత శిశిరా ఋతు ఋతోవచ్చాతో వచ్చోద్రవీణం ద్రవీణమితి ద్రవీణం ప్రత్యస్తం నమోచే ప్రత్యస్తమితి ప్రతి అస్తం నమోచే శిరా శిరీతి శిరా సోమస్య తిషీ తిషీరసి అసి తవేవ తవేవ మే తవేతి తమ ఇవ మే తుషీ తుషద్భూయాత్ భూయాది భూయాత్ మృత్యోపాహి పాహ్యోజా ఓజస్సహ సహోమృతం అమృతమసి అసీత్యసి హిరణ్యరూపాషసా హిరణ్యరూపాహిరణ్య రూపౌ ఉషసో విలోకే విలోక ఉభౌ విలోకీ లోకే ఉభాయింద్రౌ ఇంద్రావుత్ ఉదీత ఇతస్తూర్యా సూర్యశ్చేదీ చ ఆరోహతం రోహతం వరుణ వరుణమిత్ర మిత్రగత్తం గత్తం తదశ్రక్షాథాం చక్షాథామదీశిం అదీతిం దితిం దితిం చ శేషీ చ మిత్రోసి అసి వరుణ వరుణోసి అసీత్యసి సోమస్యత్వాద్యుమ్నేన యుమ్నేనాభి అభిషించామి సించామ్యగ్నే అగ్నేభ్యాజసా రాజసా సూర్యస్య సూర్యస్య వర్చసా వర్చసేంద్రస్య ఇంద్రస్యేంద్రియేణ ఇంద్రియేణ మరుతా మరుతా మోజసా మోజసా క్షత్రాణాం క్షత్రాణాం క్షత్రపతి క్షత్రపతిరేధి క్షత్రపతి క్షత్రపతి ఏజ్రతి అది దిద్యోన్ దిద్యోన్ పాహి పాటి జానరాజ్యాయ జానరాజ్యాయేది జాన రాజ్యాయ ప్రపర్వతస్ పర్వతస్ వృషభస్ వృషభస్ పృష్టాన్నావాహ నామశ్చరంతి చరంతి స్వసిచాః స్వసిచయానాః స్వసిచయిస్వసిచాః యానా ఇతి యానాః తావజత్రం ఆవజత్రం అవవజ్రం అధరాగ్ అధరా ఉదగ్ ఉదత్తాః తా అహిం అహిం బుధ్యం బుధ్యమను అనురీయమాణాః ప్రీయమాణా ఇది రీయమాణాః విష్ణోర్విక్రమాణం విక్రమాణం విక్రాంతం విక్రమాణమిక్రమాణం విక్రాంతం క్రాంతం విక్రాంతమిక్రాంతం క్రాంతమసి అసీత్యసి ప్రజాపతేమ ప్రజాపత ఇది ప్రజాపతే నత్వసి త్వదేతాని ఏతాన్యన్యః అన్యో విశ్వా విశ్వా రూపాణి రూపాణి పరి పరితా ప్రాబభూవ బభూవేతి బభూవ యత్కామాస్తే యత్కామాయితి యత్ కామాః తే జుహుమః జుహుమస్తతి కర్ణాః నో అస్తు అస్తు వయమ్ వయగ్గస్యామ శ్యామపతయః పతయోరయీణా అయీనామితి రయీణా రుద్రయతి యత్తే తే క్రవి క్రవిపరం పరన్నామ నామ తస్మై తస్మై హుతం హుతమసి తస్యమేష్టం అమేష్టమసి అమేష్టమిత్యమ ఇష్టం అసి స్వాహ స్వాహేతి స్వాహ ఇంద్రస్ వజ్రా వజ్రోసి అసి మిత్రావరుణయో మిత్రావరుణయో తా ప్రశాస్త్రో ప్రశాస్త్రో ప్రశిషా ప్రశాస్త్రోరితి ప్రశాస్త్రో ప్రశిషా యునజ్మి ప్రశిషేతి ప్రశిషా ఇనజ్మవ్యథాయీ అవ్యథాయీ త్వా స్వధాయీ స్వధాయీ త్వా రిష్ట అరిష్ట ఫల్గూణ ఫల్గూణో మరుతా మరుతాం ప్రసవేన ప్రసవేన జయా ప్రసవేనేది ప్రసవేన జయాపామ ఆపామ మనసా మనసాసం సమింద్రియేణ ఇంద్రియేణేతీంద్రియేణ మాతే ఇంద్ర ఇంద్రతే తే వయమ్ వయం తోరాషాడయుక్తాసః అయుక్తాసో అబ్రహ్మతా అబ్రహ్మతాపి విదసామ రసామేపి దసామ తిష్టారసం ప్రసమతి అధీయతి యద్వజ్రహస్తా వజ్రహస్తారశ్మీన్ వజ్రహస్తేతి వజ్రహస్తా ఆరశ్మీన్ రశ్మీన్ దేవ దేవసే యువసే స్వస్వాన్ స్వస్వాలిపీసు అశ్వాన్ అగ్నయే గృహపాతయే గృహపాతయే స్వాహా గృహపాతయీ గృహపాతయే స్వాహా సోమాయ సోమాయ వనస్పతయే వనస్పతయ ఇంద్రస్య ఇంద్రస్యేంద్రియాయ ఇంద్రియాయ మరుతాం మరుతామోజసే ఓజసే పృథివీ పృథివీ మాత మాతర్మా మామా మాహీంసీ హీంసీయన్మో మో అహం మో ఇది మో అహం త్వాం త్వామిది త్వాం హాం సశ్రుతిషతి శుచిషద్వసో శుచిషదితి శుచి సదే వసూరంతరిక్షసతి అంతరిక్షసద్ధోత అంతరిక్షసదిత్యంతరిక్ష సదే హోతా వేదిషతి వేదిషదతీ తేజి సదితి వేది సత్ అతీతద్రోణ తద్ దురోణ సదితి దురోణ సద్ నిషద్వరసీ సత్ వరసతి వర సత్ కృతసద్యోమసేత సత్ వ్యోమసద్జా వ్యోమసీ వ్యోమ సత్ అబ్జోజా అబ్జాయిజా గోజాయి గోజా క్షితజా అద్రిజా అద్రిజాయిద్రిజా ఘతం బృహతి బృహదితి బృహతి ఇయాజసి అసయో ఆయురసి అసయో ఆయుం మే మే దేహి దేహియుంగ్నాసి అశివచ్చా వచ్చోసి అశివచ్చా వచ్చో మే మే దేహి దేహ్యూర్క్ ఊర్గసి అశ్యోర్జం ఊర్జం మయి మయి దేహి దేహి ఇంద్రస్ ఇంద్రస్ వాం బాహు బాహూ వీర్యకృత బాహూ బాహూ వీర్యకృతా ఉపావాహరామి వీర్యకృతీర్యకృతరామిప అవాహరామి శోనాసి అసి సుతదా సుతదా క్షత్రస్ సుతదేవీసు సదా క్షత్రస్ యోనీ యోనీరసి అసి శోనా శోనామాసీద ఆసీద సీద సుషదా సుషదాం క్షత్రస్ సుషదామితి సుషదాం క్షత్రస్ యోని యోనిమాసీద ఆసీద సీదేతి సీద యశసాద సాదృతౌరత ధృతౌరతో వరుణ ధృతౌరతీ ధృత ప్రాత వరుణ పశ్చాసు పశ్చాస్వాత్యా సామ్రాజ్యాయ సుక్రతు సామ్రాజ్యాయేతి సామ్రాజ్యాయ శుక్రతుచే సుక్రతు అభిభూరసి అభిభూరిత్యభిభూ అయానామేతాస్తే తే పంచ పంచదిశా దిశ కల్పంతా కల్పంతా బ్రహ్మన్ బ్రహ్మగ్రస్వం త్వం బ్రహ్మా బ్రహ్మాసి అసి సవిత సవితాసి అసి సత్యప్రసవ సత్యప్రసవో వరుణ సత్యప్రసవ ఇది సత్యప్రసవ వరుణ సత్యౌజా సత్యౌజా ఇంద్రా సత్యౌజా ఇది సత్య ఓజా ఇంద్రో విషౌజా విషౌజా రుద్ర రుద్రసుషేవా ప్రియంకర సుషేవైతేషు శేవా ప్రియంకర శ్రేయస్కర ప్రియంకర శ్రేయస్కర భూయస్కర శ్రేయకరేది శ్రేయా కర భూయస్కరేంద్రస్ భూయకరేది భూయా కర ఇంద్రస్ వజ్రా వజ్రోసి అసి చేన మే మేరధ్యాధ్యాగ్ని అగ్ని పృషు పృషద్బ్రహ్మాణ బ్రహ్మాణస్పతి పతిర్జుషాణ జుషాణో అగ్ని అగ్ని పృషు పృషద్బ్రహ్మాణ బ్రహ్మాణస్పతి పతిరాజ్య ఆజ్య హవిషా హవిషో వేతు వేతు స్వాహా స్వాహా స్వాహకృత స్వాహకృత సూవర్య స్వాహకృత స్వాహకృత సూర్య రశ్మి రశ్మిధ్వం రశ్మిభిరశ్మిధ్వాం సజాతానామధ్యమేఖ్యాయ సజాతానామితి స జాతానామధ్యమే స్యాయేతి మధ్యమే స ప్రసవిత్రేతి సవిత్రా సరస్వత్యా వాచా వాచా త్రష్ట్రా ఊష్ణా పశుభై పశుభిరింద్రేణ పశుభిరితి పశుభై ఇంద్రేణాస్మై అస్మై బృహస్పతినా బృహస్పతినా బ్రహ్మణా బ్రహ్మణా వరుణేన వరుణేన ఉజసా ఓజసాగ్నినా అగ్నినా తేజసా తేజసా సోమేన సోమేన రాజ్ఞా రాజ్ఞా విష్ణునా విష్ణునా దేవతయా దేవతయాజ్ఞం విష్ణు విష్ణుమాప్నవాని ఆప్నవాణీప్నవాణి అశ్విభ్యాం పచ్చస్వ అశ్విభ్యామిభ్యాం పచ్చస్వ సరస్వతి సరస్వత్యా ఇంద్రాయ ఇంద్రాయ సుత్రామ్నే సుత్రామ్నే పచ్చస్వ సుత్రామ్న ఇతి సుత్రామ్నే పచ్చస్వేతి పచ్చస్వ వాయో భూత భూత పవిత్రేణ పవిత్రేణ ప్రత్యం ప్రత్యం సోమ సోమో అతిశ్రుత అతిశ్రుత ఇత్యతి శ్రుత ఇంద్రస్య యుజ్యా యుజ్యసఖా సఖేది సఖా కువిరంగా అంగయవమంత యవమంతో యవం యవమంత యవమంత యథాంతి పూర్వం అనుపూర్వం వియూయ అనుపూర్వమిత్యను పూర్వం వియూయేతి వియూయ ఇహేషా ఇహేతీహ ఈహ ఏషాం కృణుహి కణి భోజనాని భోజనాని ఏ బర్హిషా బర్హిషో నమాక్తి నమాక్తి నమాక్తిమితి నమ ఉక్తి జగ్ము జగ్మోరి జగ్ము అశ్విభ్యాం తా అశ్విభ్యామిత్రిభ్యాం తా సరస్వతీ సరస్వత్యా ఇంద్రాయ ఇంద్రాయ సుత్రామ్నే సుత్రామ్నే సుత్రామ్నే యువాం సురామ్ సురామామశ్వినా అశ్వినా నమోచౌ నమోచాసురే ఆసురే సచారిపానాశుభ దివిపానేతి పిపానా శుభస్పతి పతి ఇంద్రం పతి ఇది పతి ఇంద్రం కర్మసు కర్మస్వావతం కర్మస్వితి కర్మసు ఆవతమిత్యావతం పుత్రమేవ పితరౌ పుత్రమివేతి పుత్రం ఇవ పితరా అశ్వినా అశ్వినోభా ఉభేంద్ర ఇంద్రావసు ఆవసు కావ్యై కావ్యేయద్దాంసనాభి దాంసనాభి యత్సురామ్ సురామం వి వ్యపీవ అపీవ శచీభిస్ సరస్వతీ సరస్వతీ మఘవన్ మఘవన్న విష్ణకే మఘవన్యే మఘవన్ అభిష్ణగిత్యభిష్ణక్ ఓం ఓం విజ్ఞాన ప్రథమం ప్రథమం మన మనస్తత్వాయ సవితా సవితా ధియా ధియైతి ధియా అగ్నే జ్యోతి జ్యోతిర్నిచాయ్య నిచాయ్య పృథివ్యా నిచాయ్యేతి నిచాయ్య పృథివ్యాహి అద్యాభరత్ ఆభరత్ అభరదిత్యభరత్ యుక్తేన మనసా మనసా వయం వయం దేవస్య దేవస్య సవితు సవితు సవే సవ ఇతి సవే స్వర్గే యాయ సత్యా సద్గేయాయేతి సహ గేయాయ శక్తేతి శక్త్యా యుక్తాయ సవితా సవితా దేవాన్ దేవాన్ స్వాహ స్వర్యతః యతో ధియా ధియా దివం దివమితి దివం బృహజ్యోతిః జ్యోతిః కరిష్యతః కరిష్యతః సవితా సవితా ప్రా ప్రసూవాతి సువాతితాన్ తాని దితాన్ విదేవాం ప్రాం బ్రహ్మా బ్రహ్మా పూర్వ్యం పూర్వ్యం నమోభి నమోభిర్మోభి నమా శ్లోకా శ్లోకేతు పథ్యే సూరే పథ్యేతి పథ్యావ సూరేతి సూరే శృణ్వంతు విశ్వే విశ్వే అమృతస్య పుత్రా పుత్రా ఆయే ఆయే ఏ ధామాని ధామాని దివ్యాని దివ్యాని తస్తురితి తస్థు యస్య ప్రయాణం ప్రయాణమను ప్రయాణమితి ప్రయాణం అన్వన్యే అన్వేతి యుద్యయుః యుద్దేవాః దేవా దేవస్య దేవస్య మహిమానం మహిమానమోజసా ఓజసేత్యోజసా యత్పార్థీవాని పార్థీవాని విమమే విమమే సహ విమమయీ మమే సరేత సహ ఏతసో రజాగ్గేసి దేవః దేవస్య వితా సవితా మహిత్వనా మహిత్వమేతి మహిత్వనా దేవ సవితః సవితప్రా సవితరితి సవితః ప్రసూవ శువయజ్ఞం యజ్ఞం ప్రా ప్రసూవ శువయజ్ఞపాతిం యజ్ఞపాతిం భగాయ యజ్ఞపాతిమితి యజ్ఞపాతిం భగాయేతి భగాయ దివ్యోగం గంధర్వః గంధర్వకేతపూః కేతపూః కేతం కేతపూరితి కేతపూః కేతనం నః పునాతు వాచః వాచస్పతిః పతిర్వాచం వాచం నః స్వదతు స్వదత్తి స్వదతు ఇమన్నాః నో దేవ దేవ సవితః సవితర్యజ్ఞం యజ్ఞం ప్రణాయ నయ దేవావ్యం దేవావ్యాం సఖివిదం దేవావ్యమితి దేవ అవ్యం సఖివిదాం సత్రాజితం సఖివిదమితి సఖివిదం సత్రాజితం ధనజితం సత్రాజితమితి సత్రాజితం ధనజితజ్జస్వర్జితం ధనజితమితి ధనజితం స్వర్జితమితి స్వహితం ఋషా స్తోమం స్తోమాంసం సమర్థయ అర్థయ గాయత్రేణ గాయత్రేణ రథం పరం రథం పరం బృహతి రథం పరమితి రథం పరం బృహద్యాయత్రవర్తని గాయత్రవర్తని స్వాహ గాయత్రవర్తనీతి గాయత్రవర్తని స్వాహేతి స్వాహ ఆదరే రజే గాయత్రేణ గాయత్రేణ ఛందసాంగిరత్వే అంగిరత్వే సింగ్యా సదస్థాతే సదస్థాదగ్ని సదస్థాది సదస్థాతే అగ్నిం పూరీష్యం పురీష్యమంగిరత్వే అంగిరస్వదాభారా ఆభార భరత్రేష్ోభేన శ్రేష్ోభేన సాంగరా త్రేస్తోభేనేత్రేస్తోభేన ఛందసాంగిరస్వతి అంగిరస్వద్రీ అభ్రీరసి అసి నారీ నార్యసి అసి త్వయా వయం వయమగ్నిం అగ్నిం శరేమ శరేమ ఖనీతుం ఖనీతుం సధస్తే సధస్థ ఆజాగతేన సధస్థ ఇతి సధస్తే ఆ జాగతేన జాగతేన ఛందసా ఛందసాంగిరస్వతి అంగిరస్వదిత్యంగిరస్వతి అస్త ఆధాయ ఆధాయ సవిత ఆధాయేత్యాధాయ సవిత బిభ్రతే బిభ్రదభ్రిం అభ్రీం హిరణ్యయీం హిరణ్యయీమితి హిరణ్యయీం అగ్నేర్జ్యోతి జ్యోతిం నిచాయ్య విచాయ్య పృథివ్యా విచాయ్యేది చాయ్య పృథివ్యా అధి అద్యాభరతి ఆభరతి అభరదానుష్టుభేన ఆనుష్టుభేన ఛందసా ఆనుస్తునేను స్తున ఛందసాంగిరస్వతి అంగిరస్వదిత్యంగిరస్వతి.